ఎనభే ఆరు హ్రీంకార లక్షణ సం ఛా హ్రీంకార లక్షణ హకారః శివః ఆకాశ బీజత్వాదాకాశనని శ్లేపః రేఫః వహ్ని బీజం కార్యోత్పాదన సన్నిహితి శక్తిమదీశ్వరవాచకం తిథా చ హకారయు క రేఫః శుద్ధచైతన్యమే కారణతావచ్ఛిన్నమితి వదతి ఈకారః నున్మత బీజం తత్కారణ లక్ష కత్యా స్థితి హేతు విష్ణు రూప చైతన్యమభిదధాతి అనుస్వారస్తస్మిన్నేవ పదార్థ అభిన్న నిమిత్తోపాదానే లయం వక్తి తథా చ హ్రీమిత్యు క్లే జగదుత్పత్తి స్థితి లయ కారణం చైతన్యం సత్యవాచ్యార్థః ప్రతీయతే తస్యేవోపాధి పరిత్యాగ రూపలక్షణం యస్యాః సా తథా హ్రీంకారః లక్షణం తటస్థలక్షణం యస్యాః నేతి వా తథా ఓం హ్రీంకార లక్షణాయే నమః ఆం వి హకారమనగా శివుడు హవర్ణము ఆకాశ బీజము అందువలన శివుడు ఆకాశమువలె అన్యనస్తు సంగము లేనివాడు రేఫ అగ్ని బీజము ప్రపంచ రూపమైన కార్యసృష్టికి సన్నిహితమైన శక్తిగల ఈశ్వరుని చెప్పునట్టిది కాగా 173 శంకర గ్రంథ రత్నావళి చెప్పును కారముతో కూడిన రేఫవణము శుద్ధచైతన్యమే కారణత వచ్చిన్నమని కారణత్వము పొందియున్నదని కామబీజమైన ఈ కారము తనకు కారణమైన దానిని లక్షణ వృత్తితో స్థితికి హేతువైన విష్ణురూపచైతన్యమును చెప్పును అనుస్వారము అభిన్న నిమిత్తోపాదాన కారణమైన యా పదార్థమునందే ఆ చైతన్యమునందే లయమును చెప్పును ఈ రీతిగా చెప్పగా హ్రీం బీజమును ఉచ్చరించినప్పుడు జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణమైన చైతన్యము అభిధాశక్తిచేత వాచ్యార్థము ప్రతీయమానమగును ఆ చైతన్యము యొక్క ఉపాధి పరిత్యాగమైన లక్షణమే పరమేశ్వర నిత్యానపాయనియైన భగవతికి గలదుగాన హ్రీంకార లక్షణ ఎనుచూ గాయమాన ఎగుచున్నది హ్రీంకారము తటస్థ లక్షణముగా సృష్టి స్థితి లయకర్తృత్వరూప లక్షణముగా గలదిగాన జగన్మాత హ్రీంకార లక్షణాయని స్తుతింపబడుచున్నది నోస్లో హ్రీంకారజప సుప్రీత శ్రీమతి హ్రీం విభూషణ హ్రీంశిలా హ్రీంపదారాధ్య హ్రీంగర్భ హ్రీం పదాభిధ 18